அஸ்மத்குருப்போ நம, அஸ்மத் பரமகுருப்போ நம, அஸ்மத் சர்வகுருப்போ நம, ஸ்ரீமதே ராமானுஜாய நம, ஸ்ரீமதே ஷடகோபாய நம. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோப வாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். அயோத்தியா நகரமுனந்து பரமபக்துலதோ பாகவதுலதோ பரிவார சமேதங்க வேஞ்சேசி உன்னட்டுவண்டி ஸ்ரீ சீதாராமச்சந்திர சுவாமி வாரி பாதாரவிந்தமுலகு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹஸ்ரமுல ஆச்சரிஞ்சி ஸ்ரீ ஷடாரி வேதம் திருவாயுமொழி 1வ சதகம்லோ 3வ தசகம்லோ 7வ பாசுரமு చివరి వరకు చెప్పేసుకున్నాం, 8 కూడా చెప్పుకుంటాం. చివరిలో ఏం చెప్పారు అని అంటే, ఆ ముగ్గురిలో కూడా ఒకరిని నీవు నిర్ణయించుకో, పక్షపాతం లేకుండా. ఎప్పుడో ఆలోచన చేసి నేను చేరిపోతాను అని అంటే కుదరదయ్యా. ఇప్పుడు నీకు నాళ్ళు ఆయుస్సు చక్కగా ఉండాలి సుమా, అది ఎప్పుడో చేస్తాను అని అంటే సాధ్యం కాదు అన్నారు. ఎందుకనంటే అవసాన దశలు చేయటం అంటే చాలా కష్టం. దాన్ని చక్కగా చెప్పారు వాసుదాస స్వామి. ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడు వేళ, చూపరు గబగబ బయటబెట్టుడిక కాలము లేదను వేళ, కింకరుల్ దబదబల ప్రాణవాయువులు లాగెడు వేళలా, ఆలుబిడ్డలు లబలబలాడు వేళల తలంపగవచ్చునే రామనామమున్. శివర్దశ వచ్చేటప్పటికీ కఫము అడ్డం వచ్చేస్తుందట, మాటలు పలకనీయదు ఏమీని. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అయిపోయాడు అయిపోయాడు, ఇంకా గబగబగబా బయట తీసురండి, ఇంట్లో పోతే మళ్ళీ ఇల్లు మూసేయాల్సి వస్తుంది అంటూ ఉంటారు. ఆ కాలకింకర్లు వచ్చేస్తారట, భార్యాబిడ్డలు ఏడుస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తారు అప్పుడు? అప్పుడేమో నువ్వు ఆ రామనామాన్ని పలకగలుగుతావా? పలకలేవు సుమా. దంతంబులూడున చింత బుట్టకమున్నా, కనుదోయి మసగలు గొనకమున్న, బుడతలు గద్దించి బుద్ధి జప్పకమున్నా, చెడు రోగముల తెలివి చెడకమున్న, వర కరోనా వచ్చి చెరను బెట్టకమున్న, నందనుల్ తన జోచి నగకమున్న, ముడుతలచే మేను మిడుకులాడకమున్న, కాలభట దర్శనంబును కాకమున్న, పూని వైద్యుండు చెప్పక పోకమున్న, రామ శ్రీరామ శ్రీరామ రామ రామ రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమునరించు వాడెపో ధన్యతముడు. ఇది సాధ్యమవుతుందా? నీ శరీర పటుత్వం ఉండగానే అలా రామనామాన్ని తలంచుకోవయ్యా అని చెప్పారు ఆయన. మరి ఇప్పుడు ఆ కరోనా ఏదో నేజేర్చాను అనుకోండి, వర కరోనా వచ్చి చెరను పెట్టకమున్నా, మరి కరోనా వచ్చిందంటే చెరలాంటిదే కదా, జైల్లో పడేసినట్టే. కనుక ఇవన్నీ ఆలోచించుకో, ఇప్పుడే చెయ్యి అంటూ ఉన్నారు ఆయన. అలాగే అందరూ చెప్పారు ఈ క్షణము నుంచే ఆరంభించు అంటూ. కనుక అలా చెయ్యవయ్యా, ఆ నారాయణునికే కైంకర్యం చేయవలసింది అని చెప్పారు ఆయన. అలా చెప్పిన తర్వాత మరొక పాసురంలో చూద్దాం ఏం చెప్తూ ఉన్నారో. అనంతరం 8వ పాసురం. ఆళ్వార్ తిరువడిగళే శరణం, నాళు నిండ్రుడు నమ పజైమై అంగుడు వినయుడనే మాళుం, ఓర్కురై విల్లై మననహమలర కజువి, నాళుం తిరువుడై అడిహల్దం నలందజల్వణంగి, మాళుమోరిడత్తిలుం వనక్కొడు మాళ్వదువలమే. మననహం మనస్సునందలి మలం దోషములు అరా పోవునట్లా కజువి కడిగేసి వాటిని నాళుం ప్రతిదినమందును తిరువుడై శ్రీమంతుడైన లక్ష్మీయుక్తుడైన నమ్మడిహళ్ మన స్వామి యొక్క నలం భోగ్యమైన కజల్ పాదములను పాదపద్మములను వణంగి ఆశ్రయించిన ఎడలా నాళుం ప్రతి దినమందును నిండ్రు విడవకుండా నిలిచి అడుం బాధించుచున్న నమ మన యొక్క పజయమై అనాది అయిన అంకుడువినై అత్యంత క్రూర పాపములు ఉడనే ఆశ్రయించినప్పుడే మాళుం నశించును ఓరు కురువిల్లై ఒక తక్కువయున్నో కలుగదు మాలుమోరిడత్తిలం శరీర అవసాన కాలమందును వణక్కుడు నమ్రతతో మాళ్ళవదు శరీరమును విడుచుట నలం శ్రేష్టము. కనుక నిర్ణయించుకో ఇప్పుడే లక్ష్మీభర్త ఆయన ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే నువ్వు ఎప్పుడైతే ఆశ్రయించావో ఆశ్రయించిన కాలము నుండే ఆ విరోధులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు కావాల్సిందల్లా సంకల్పం ఒక్కటే, నేను సేవ చేయాలి స్వామికి అని. కనుక ఏ కొరత లేకుండా నీవు ఆ స్వామి సేవ చేయవచ్చు. ఎప్పుడో ప్రయోజనం కాదు, చేసేటప్పుడే ప్రయోజనమయ్యా. నీవు ఆ భజన ఆ నామము అలా చేసేటప్పుడే నీకు ప్రయోజనము లభిస్తూ ఉన్నది. కనుక వెంటనే ఆశ్రయించు అని చెబుతూ ఉన్నారు. ఎనిమిదవ పాశురంలో నాలు నిండడు ఆరాయిరప్పటి ఇప్పటి అనన్య ప్రయోజనరాయి కొండు వన్ తిరువడి తిరువుడై అడిహడం అలంగజల్ వణంగవే. అనన్య ప్రయోజనమై ఇప్పుడే ఆయన పాదపద్మములను ఆశ్రయించినట్లయితే ఎడైవిడాతే నిండ్రు నమక్కు బాధకమై నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నటువంటివి, నిన్ను బాధించేవి అనాదికాల సంచితమాయి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనాది కదా. మరి మనకి ఈ కర్మ ఈనాటిది కాదనేగా చెబుతుంది. అనాదికాలం నుంచి సంపాదించుకున్నాం, సామాన్యంగా సంపాదించామా? కొండలు కొండలు పాపాలు సంపాదించు కూర్చున్నాం. భగవద్ అనుభవ విరోధియాన, అవన్నీ కూడా భగవద్ అనుభవానికి విరోధులే. ఏదో ఒక రూపంలో అడ్డుపడుతూనే ఉంటాయి. అటువంటివన్నీ కూడా నమ్ముడయ్య కొడు వినయి ఎల్లాం ఆ పాపములన్నీ కూడా వినంగి నవ పోదే మాలుం. ఇని ఒరు నాళుం ఒరు కురయిల్లే వాటి అంతటా అవే పోతాయి. సుమా సూర్యుడు వస్తే చీకట్లు పోయినట్టు ఒక్కరోజు కూడా కురై అంటే కొరత నీకు ఇల్లై ఉండదు. సుమా కొరత ఏమీ ఉండదు. నాం అపేక్షితం పడి ఎంబెరుమానై అనుభవిక్క పెరలాం. కనుక మనము కోరినటువంటి ఆ ఎంబెరుమాన్ మన స్వామి లక్ష్మీభర్త ఆయన అనుభవాన్ని మనము ఇప్పటి వెంటనే చిరకాలం కూడా బలవత్ సాధ్యమాన భక్తి యోగత్తై సాధిక్కైకు కాలము బలము ఇంద్రియే అంతిమ దశాపన్న రానారిజుందు పో మిత్తనయ్యో వెన్నెల్. అలా చిరకాలం నుంచే ఉన్నటువంటివన్నీ పోయి ఆ భక్తి యోగము మనకు అలవడుతుందయ్యా. ఒకవేళ నీవు అంతిమ దశ వరకు కూడా నీవు అంతిమ దశలో సేవించినా చాలు అంద అంతిమ దశ ఇలే ఆహిలం. అంతిమ దశలో కూడా ఓర్ అంజలి మాత్రం ఆధలు. నువ్వేవి నీకు ఇక మాట రాకపోయినా కళ్ళు కనపడకపోయినా రెండు చేతులు ఎత్తి ఒక అంజలి అలా జోడించు చాలు. ఒకవేళ వచ్చిందా ఓరు ఉక్తి మాత్రం ఆధలు, ఒక మాట స్వామి నన్ను రక్షించు అని ఒక మాట మాట్లాడినా చాలు, రామా రామా చాలు. ఒక స్మృతి మాత్రమాధల్ వారి పైకి చెప్పలేకపోయిందా లోపల అనుకున్నా చాలయ్యా. అవంతిరత్తిలేశయ్య అంత భక్తి యోగత్తిలిం నన్ను అదే మేలు సుమా, నీకు అదే మేలు అని ఎంగిరారు అంటూ ఉన్నారు నమ్మాళ్ళు వారు అంటున్నారు. నీవు చివరి దశలో చేసినా సరే చాలయ్యా అంటూ ఉన్నారు అన్నారు ఆయన. మరి ఈ పాపములు అన్నీ ఎలా పట్టి పీడిస్తూ ఉన్నాయి మనకి అని అంటే అవి శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మహతామపి ఎంగిరబడి నాంగల్ పాప భూయిష్ఠర్గల్ ఆహయాలే ఎంగల్ విరోధిగలై ఎంగళై ఆశ్రయిక్కవట్టాదు. మనం ఎప్పుడైతే అనుకుంటామో మంచి పని చేయాలి అని అనుకుంటే బహువిఘ్నాని వెంటనే విఘ్నాలు వచ్చేస్తాయట. మనకు చక్కగా తిరుప్పావి చాలా కాలం నుంచి చెప్పుకుంటాం. ఆ ఐదో పాసురం దగ్గర ఒక ఆవిడ అడుగుతుంది అని అంటారు ఇదే మాట. ఆ రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకుంటే ఆ ముహూర్తము అడవికి వెళ్ళటానికి అయ్యింది సుమా. మరి మనము చాలా పాపభూయిష్ఠులం కదా, మరి ఏమవుతుంది అని అంటే శ్రీయఃపతి సమాశ్రయణం. మనం ఆశ్రయించేది ఎవరిని అంటే శ్రీయఃపతినట, ఆశ్రయించేది శ్రీయఃపతిని గనుక అయితే ఏమవుతుందయ్యా అనంటే అస్థి కర్మార్హ ఫలదే కృత్యద్వయమిదం శ్రియ నిగ్రహాద్వారణం కాలే సంధుక్షణం అనుగ్రహే. ఇక తల్లి చేసేది ఏమిటనంటే ఆయన మనకి కర్మ ఫలాలే కదా ఇచ్చేది, ఎప్పుడును మంచి ఆయన పాదములను ఆశ్రయించాలనుకోగానే పాప ఫలాలు వచ్చినట్లయితే రెండు పనులు చేస్తుందట తల్లి ఎప్పుడు. కృత్యద్వయం ఏమిటనంటే నిగ్రహాద్వారణం కాలే, ఆయన కోపంగానే వచ్చి వీడిని అనుభవింపు చేయాలి అనంటే వాటిని ఆపేస్తూ ఉంటుంది. ఇదేమిటయ్యా తప్పు చేశాడంటావేంటి? అవును మరి తప్పే కదా, ఎవడయ్యా తప్పు చేయింది? నకశ్చిన్ ఆపరాధ్యతి, తప్పు చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో అంటూ అక్కడికి వచ్చి అడ్డుపడుతూ ఉంటుందట. సంధుక్షణం అనుగ్రహే, వెంటనే అనుగ్రహించు వీడిని, ఎప్పుడో కాదు ఇప్పుడే అనుగ్రహించు అంటుందట. ఆమె చేసే రెండు పనులు అవి. కనుక మనకి లక్ష్మీభర్తని మనం ఆశ్రయించినట్లయితే మన పాపాలన్నీ కూడా ఎటుపోతాయో తెలియకుండా పోతాయి. వాటికి చాలామంది చాలా రకాలుగా చెప్పారు అని అన్నారు. మరి ఏమవుతాయో వీడి పుణ్యపాపాలు ఉంటాయి కదా అని అంటే శాఠ్యాయన శాఖాయాం అంటూ ఉన్నారు. శాఠ్యాయన శాఖ అని ఒకటి ఉన్నదట. అంటే మరి వేదశాఖలు చాలా ఉన్నాయి కదా, 1000 పైగా 1100 పైగానో. ఆ శాఖలలో వాళ్ళు ఒక్కొక్క గురుకులాలు, అలాగే వారికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క శాఖ. ఈ గోత్రములు అంటే అర్థము అసలు గౌహు త్రాయతే, ఆవులని మేపటము వేదములు అధ్యయనం చేయటము అన్నట్టు ఈ బ్రహ్మచారులు చేసే పని, దాన్నే గోత్రము అంటారు అని కూడా పెద్దలు అంటుంటారు. అలా ఒక శాఖలో ఏమున్నదంటే సుహృద సాధుకృత్యాం ద్విషంత పాపకృత్యాం అన్నారట. శాఖ్యాయన శాఖ ఇది. వీడి పుణ్యపాపాలు రెండు కూడా తీసేస్తాడు పరమాత్మ. ఎలాగో అంటే సుహృద సాధుకృత్యాం, వీడు చాలా మంచివాడు అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఇతడి పుణ్యాలు అప్పచెప్పేస్తాడట, పనిచేస్తాడు వాళ్ళకి. ద్విషంత పాపకృత్యాం, వీడా పరమ దుర్మార్గుడు, నిన్నటి వరకు ఎలా అబద్ధాల కోరు పరమ నీచుడు అని చెప్పి తిట్టే వాళ్ళందరికీ కూడా పాపాలను పనిచేస్తాడు అని చెప్తూ ఉన్నారు ఒక శాఖ వారు. కనుక అదిగో అలా మన పుణ్యపాపాలు రెండు తీసేస్తాడయ్యా ఆయన. రెండు పోయిన తర్వాత ఇంకా మనకేమిటండి మిగిలేది? పుణ్యపాపాలు రెండు పోయినాయి అంటే పుణ్యపాపే విధూయా, మోక్షమే ఇక. సంధు క్షణం అంటుంది, ఒక్క క్షణంలోనే ఆ సంధి కలిపేస్తుందట అమ్మ. కనుక మనము భయపడవలసినటువంటి పని లేదు సుమా అంటూ ఉన్నారు. ఆయన ఆశ్రయించడానికి ఏ విధమైనటువంటి భయము లేదట. ఆశ్రయణ కాలత్తులే నశిక్కు, ఆశ్రయిస్తూ ఉండగానే నశించిపోతూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. మరి వాడు పాపాత్ముడు కదా అని అంటే పాపాత్ముడైనా సరే నీవే కదా వాడిని ఈ లోకంలో పుట్టించావని చెబుతుందట అమ్మ. గొంగట్లో అన్నం పెడితే ఏమొస్తాయండి? వెంట్రుకలే వస్తాయి. మరి పెట్టిన వాడిదా తప్పు, తినేవాడిదా తప్పు? వాడి దగ్గర పాత్ర లేదు. మరి నువ్వు గొంగట్లో పెట్టావు, వెంట్రుకలు వస్తున్నాయి, పాత గొంగలు ముక్కేదో ఉందని పెట్టిన వాడితే కనుక ఇప్పుడు నువ్వు వాడికి ఆ శరీరం ఇచ్చావు. ఆ శరీరం ఎటువంటిది? అజ్ఞానభూయిష్టమేగా. మరి ఆ శరీరం ఇచ్చిన నువ్వా వాడిని కాపాడాల్సింది? నీదా తప్పు? నువ్వు ఇచ్చిన శరీరంతో వాడిదా తప్పు చేసే పని అంటే అప్పుడు వెంటనే ఆయన మార్చుకుంటాడట. మార్చుకుని అపిచ్చే సుదూరాచారో భజతే మాం అనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అంటూ తన డైరీలో రాసుకుంటాడు అని చెబుతారు. డైరీ అంటే గీత. వాడు దురాచారుడైనా సరే వాడు అతడే సాధువు అని వాడిని తలంచండి అని అంటాడట ఆయన. పాపపుణ్యాలు అలా తోసేస్తాడు అని చెబుతారు. సకృత్ స్మృతోపి గోవిందో నృణాం జన్మశతైశ్చితం పాపరాశిన్ దహతి ఆశు తోలరాశిమివానలః మేరుమందర మాత్రోపి రాశి పాపస్య కర్మణః కేశవం వైద్యమాసాద్య దుర్వ్యాధిరివ నశ్యతి. ఒక్కసారి ఆ విష్ణుధర్మంలో చెబుతూ ఉన్నారంటూ ఉన్నారు, విష్ణుధర్మే అష్టసప్తతితమ అధ్యాయే 78వ అధ్యాయంలో అన్నటిది. సకృత్తు స్మృతోపి గోవింద, గోవింద అని ఒక్కసారి అంటే చాలు, అసలు ఒకసారి కాదు గోవింద అన్నామంటే గోవింద గోవింద అంటాం రెండుసార్లు. అంటే జన్మశతములు కొన్ని వందల జన్మముల్లో ఉన్నటువంటి పాపరాశి ఉన్నదే మేరు మందర పర్వతములతో సమానంగా ఉన్నా కూడా తూలరాశి మీవ అనలహ పెద్ద దూది మేటలు దాంట్లో ఒక నిప్పు రవ్వ పడితే ఎట్లా పోగొడుతుందో అదిగో అలా పోగొడుతూ ఉన్నదట. ఆ అంటానికి మనం ఏమైనా మరి మంచి సంపాదించి అనాలా? ఏమీ కాదు, అశుద్ధం శుద్ధం వా కర్తుం శక్నోతి భగవానితి శరణం భవేత్ అంటూ ఉన్నారట. వాడు అశుద్ధుడా శుద్ధుడా రెండు తేడవేండా, రెండిటికీ తేడా లేదు, ఎట్లా ఉన్నవాడు అట్లాగే చెయ్యెత్తి నన్ను కాపాడు అంటే చాలు సుమా. ఈ ఎన్ని ప్రమాణాలు చూపించారు అంతకుముందు, ఇంకా అక్కడ చూపించారు త్రిమూర్తులు చూపించిన ప్రమాణాలు, అలాగే శరీరము క్షణంలో పోతుందని ప్రమాణాలు, ఇప్పుడు పరమాత్మని ఆశ్రయిస్తే నీ పాపరాశి పోతుందని ప్రమాణాలు చూపిస్తున్నారు. ఇక్కడ ఎన్ని చూపిస్తూ ఉన్నారండి మరి. వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణ సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం సహస్రనామ అధ్యాయము ఉత్తర పీఠికలో ఉన్నవి. వాసుదేవుడిని ఆశ్రయించినటువంటి మర్త్యుడు సర్వ పాపముల నుండి కూడా విడిపడుతూ ఉన్నాడు, సనాతనమైనటువంటి బ్రహ్మను యాతి పొందుతూ ఉన్నాడు. నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచితో జన్మ మృత్యు జరా వ్యాధి భయం వాపి ఉపజాయతే. వాసుదేవ భక్తులకి అశుభం కలగదు, జన్మము మృత్యువు సావు జర ముసలితనము వ్యాధి ఇటువంటి వాటి వలన భయమే కలగదు అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాణములన్నీ కూడా ఒక గుట్ట పోసి చూపిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మని ఆశ్రయిస్తే చాలు సుమా. ఎప్పుడండి, ఏ రోజండి మంచి చూడాలా, తిథి వార నక్షత్రాలా? ఏం కాదు, కొన్నిటికి చూడాలట. అవి చూస్తుంటారు కొందరు ఏమిటంటే అశ్వత్థం సింధురాజంచ నిత్యం సేవేత నస్పృశేతు రావి చెట్టు సముద్రము. చూస్తే చూడు రోజు, రావి చెట్టు చుట్టూ తిరిగితే తిరుగు సముద్రాన్ని దర్శించు, కానీ రోజు సముద్రంలో స్నానము చేయకూడదట, రావి చెట్టును అంటుకోకూడదట. మరి ఎప్పుడంటే మందవారే స్పృశేత్తు పూర్వం, మందవారము అంటే మంగళవారం రోజుని మాత్రమే రావి చెట్టును అంటుకోవాలట. పరం పర్వణి స్పృశేత్తు సముద్రాన్ని పర్వదినాల్లో అమావాస్య పూర్ణిమ అప్పుడే స్నానాలకు పోతుంటారు. అలా దీనికుందా, ఏమీ లేదయ్యా ఇలాగూ. ఏ క్షణమైనా సరే నువ్వు ఆ పరమాత్మని ఆశ్రయించవచ్చు. నీవు ఎప్పుడు ఆశ్రయిస్తావో అదే మంచి, అదే మంచి అని చెప్తూ ఉన్నారు. ప్రణమ్య నమ ఇచ్చేవ యో బ్రూయాన్ మద్భక్త శ్రద్ధయాన్విత. పరమాత్మ కూడా చెబుతున్నాడు నమ అంటే చాలట, ఒక్కసారి అతడు నమ అంటే తస్య అక్షయో భవే లోక స్వపాకశ్యాపి నారద. నారదుడితో చెప్తూ ఉన్నాడు స్వామి నారద, అతడు స్వపాకుడు అంటే కుక్కను వండుకొని తినేటటువంటి వాడైనా సరే అతడికి అక్షయ లోకాలు ఇస్తూ ఉన్నా నేను. ప్రణమ్య దండవద్ భూమౌ నమస్కారేణ యో అర్చయేతు. భూమి మీద నమస్కారం చేస్తే అతడికి ఆ ముఖాన అంటినటువంటి ఏది ఆ దుమ్ము, దుమ్ము కణములు ఉంటాయి, పాంసు క్లిష్టే మహీతలే, ఆ దుమ్ము ఉంటుంది అది నిష్కల్మషే భవేత్ సజ్జో లలాటే పాంసు పాండున. పాంసు పాండుని అతడి ఆ దుమ్ము అలా అంటుకోగానే ఈ కల్మషాలు మొత్తం పోతాయి సుమా. ఇంకా చెబుతూ ఉన్నారు ఏమిటంటే ఏ కోపి కృష్ణే సుకృత ప్రణామో దశాశ్వమేధావృధేవ తుల్య. ఒక్కసారి ఆ కృష్ణునికి నమస్కారం చేస్తే 10 సార్లు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం వస్తుందట. ఇంకా విచిత్రం ఏమిటంటే, దశాశ్వమేధి పునరేతి జన్మ, 10 అశ్వమేధయాగాలు చేసినా మళ్ళీ పుట్టాలి. కానీ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ, ఆయనకు ఒక నమస్కారం చేసిన వాడు మళ్ళీ పుట్టడు. ఒకవేళ నీవు నీకు ఎలా గుర్తులేదు అనుకో, ద్విధా భజ్యేయమప్యేవం ననమేయం అన్నట్లుగా రావణాసురుడిలాగా 2 కోసిన అనను అనను అంటావా, వాని చివరి దశ వచ్చేటప్పటికి నీకే తెలుస్తుంది అందరు విడిచిపెట్టేస్తే దిక్కు లేక అప్పుడైనా సరే అప్పుడైనా అను చాలు, అది వరం, అదే శ్రేష్టము అంటూ ఉన్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. అంతకాలంలో అయినా సరే కృష్ణ రామ ఏదైనా సరే ఒక్క నామాన్ని ఉచ్చరించు చాలు నీకు హాయిగా వెళ్ళిపోతావు సుమా అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం చెబుతూ ఉన్నారు, అదే గొప్పది అసలు బలవత్తరం అంటూ ఉన్నారు. అది ఇక జన్మ ప్రభృతి ఆశ్రయిత్తాలు ఫలం ఇల్లై భగవద్ వ్యతిరేక్తర్ పక్కల్, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ నారాయణుడిని తప్ప, లక్ష్మీయుక్తుడైన నారాయణుడు తప్ప ఇతరులను సేవిస్తే ఫలము ఇల్లై నీకు ఏమీ రాదు. ఎందుకని, వాడుకుంటే కానీ హీటానికి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని స్వామి చెప్పినట్టుగా నీకేమిస్తారయ్యా. ఆశ్రయణత్తిలే ఉపక్రమిత్తు ముడిందాలు ఫలం తప్పాతు భగవద్ విషయత్తిలు ఎన్గై, నువ్వు జీవితాంతం ఆశ్రయించినా ఇతరులను ఏమీ రాదు, పరమాత్మను నువ్వు చెట్ట చివరిలో ఆశ్రయించినా చాలు నీవు ఆ మోక్షాన్ని పొందుతావు అని చెప్పి, ఆశ్రయణ సౌకర్యము అనేది చాలా గొప్పగా చెప్పారు ఈ పాశురమునందు. కనుక మనం ఇంకా ముందు తెలుసుకుందాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.